చెలి నిచ్చెలి చేరుకో రావణ కౌగిలి నేల మీది జాడిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నిచ్చెలి చేరుకో రావణ కౌగిలి నేల మీది జాడిలి మనసుకు వయసు వచ్చు తీయని రేయిని వయసుకు మతిపోయి పొందని హాయిని తొలి ముద్దు ఇవ్వని మరు ముద్దు కొసదని మలి ముద్దు ఏదని మై మరచి అడగని నేల మీది జాబిలి నింగిలోని సిరి మల్లి చెలి నిచ్చెలి చేరుకో రావణ కౌగిలి నేల మీది జాబిలి తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని కలలు నెగ్గని కరచిన మల్లె పూల పక్కమని నమ్మని పగటికి చోటివ్వక ఉండని రాత్రిని దీపాలు మలగని తాపాలు పెరగని దానిని ఈ పూటే చూడని